ఏకతే తే గాయత్ర గాయత్రో భాగ భాగమితి మే సోమాయ సోమాయ బ్రూతాత్రైస్తోభో జాగత త్రయేస్తోభవిత్రయేస్తోభ జాగ్రత ఛందోమానాజ్యం ఛందోమానామితి ఛంద మానా సామ్రాజ్యం గచ్చతారి సామ్రాజ్యమితి సామ్రాజ్యం గచ్చతారితి ఇతి మే సోమాయ సోమాయ బ్రూతాది బ్రూతాదాస్మాకః ఆస్మాకోసి అసి శుక్ర శుక్రస్తే ఏ గ్రహ్యాః గ్రహ్యో విజితాః విజితస్వా విజితమితి విజితాః ంతో శృణ్వంతో అభిజ్ఞం చందేవం దేవాం సవితారమోన్యో ఓన్యో కవిత్రయం కవిత్రుమచ్చామి పవిత్రమితి కవిత్రు అచ్చామి సత్యసర్వం సత్యసర్వాం రత్నధా సత్యసర్వమితి సత్య సర్వం రత్నధామభి రత్నధామితి రత్నధా అభిప్రియం ప్రియం మతిం మతిం కవిం కవిమితి కవిం ఓర్ధ్వామతి అమతిద్భాద్యుతే అదిద్యుతత్సవీమణి సవీమణి హిరణ్యపాణి హిరణ్యపాణిరమిత హిరణ్యపాణి హిరణ్య పాణి అమిమీత సుక్రతో సుక్రత కృపా శుక్రతురి సుక్రతో కృపా స్వాహ ప్రజా ప్రజాస్వా ప్రజాయి ప్రజా ప్రాంతో అనుప్రాంత ప్రజా అనుప్రాంతిను ప్రాంతు ప్రజాస్వం ప్రజాయి ప్రజానుప్రాణీ అనుప్రాణిను ప్రాణీ చంద్రం పాంద్రేణ చంద్రేణ ప్రీణాయి శ్రీరామి శుక్రం శుక్రాం శుక్రేణ శుక్రేణామృతం అమృతమృతేన అమృతేన సజ్ఞే దేవో గోరస్మే అస్మే అస్మేస్మే తే చంద్రాణి చంద్రాణి తపస తపసస్తనో తనోరసి అసి ప్రజాపతే ప్రజాపతే బ్రహ్మ ప్రజాపతేరి ప్రజాపతే వర్ణ పరమేణ పరమేణ పశునా పశునా క్రీయతే క్రీయతే సహస్రపోషం సహస్రపోషం పూషేయం సహస్రపోషమితి సహస్రపోషం పుషేయం మిత్ర మిత్రో నాహేహి సుమిత్ర సుమిత్రధైంద్రస్ సుమిత్రధైతి సుమిత్రధ ఇంద్రశోరు ఊర్మావీశ ఆవీశ విషదక్షీణం దక్షిణముసన్ ఉసన్ వసంతం ఉసంతగ్రశోన శోనశోనం శోనగ్రస్వాన స్వానభ్రాజ భ్రాజాంగారే అంగారే బంభారే బంభారే హస్త హస్త సుహస్త సుహస్తాన సుహస్తే సుహస్త కృషామేతే కృషానో ఇది కృషానో ఏతే వాహోమక్రయణా సోమక్రయణాస్తాన్ సోమక్రయణా ఇది సోమక్రయణా తాం రక్షధ్వం రక్షధ్వం మావాహ ఓదహన్ దహన్ పరి పరిమా మాగ్నే అగ్నే దుశ్చరితాధస్వ దుశ్చరితాధస్వా మా సుచరితే సుచరిత సుచరితరిచరితే వయోజుషా ఆయుషా స్వాయుషా స్వాయుషోజ్ స్వాయుషేషు ఆయుషా ఉదస్థామృతా అమృతను అన్విత్యను ప్రతిపంథా పంథాపద్మహి అపద్మహి స్వస్తిగా స్వస్తిగామేషం స్వస్తిగామితి స్వస్తి గా అనేక సమిత్యనేకం తేన విశ్వా విశ్వా పరి పరిద్విషా విశో వృణక్తి వృణక్తి విందతే విందతే వసు పశ్చితి వసు అదిత్యాస్తే త్వరసి అస్యరిత్యై అదిత్యై సదా సదాసీద ఆసీద సీదేతి సీద అస్తద్ధాద్యాషవో అంతరిక్షం అంతరిక్షమీమీత అమీమీత పరిమాణం పరిమాణం పృథివ్యా పృథివ్యా ఇది పృథివ్యా ఆసీదే అసీద్విశ్వా విశ్వాభువనాని భువనాని సమ్రాట్ సమ్రాట్ విశ్వా సమ్రాట్ సమ్రాట్ విశ్వే యుక్తాని తాని వరుణస్య వరుణస్య వ్రతాని వ్రతాని వ్రతాని వనేషుభి వ్యంతరిక్షం అంతరిక్షం తతానా తతానవాయం వాయమర్వత్సు అర్వత్సు పయా అర్వత్సిర్వత్సు పయశ్రియాసు ఉశ్రియాశ్రియాసు హృత్సుక్రతం హృత్సు క్రతం పరోణ పరోణా భిక్షు భిక్ష్మగ్ని అగ్నిందిలి దివిశూర్యం సూర్యమదాత్ అదాత్ సోమద్రౌ అగ్రాదిత్యద్రౌ సూర్యస్ చక్షుః చక్షురారోహ ఆరోహ రోహాగ్నే అగ్నే రక్ష్ణ రక్ష్ణ కలీనకా కలీనకామితి కలీనకా యత్రైతసేభిః ఏకసేభిరీయసే ఈయసే ధ్రాజమానః ప్రాజమానో విపస్థితా విపస్థితే విపహస్థితాయేతం ఏతం ఇదం ధూర్వాహౌ ధూర్వాహాపిదీధూ పాహౌ విజేతామనశ్రు అనశ్రూ ఐరహణ అనశ్రూ ఇత్యనశ్రు అవీరహణ బ్రహ్మచోదనౌ అవీరహణాదిత్యవీర అనౌ బ్రహ్మచోదనౌ స్వస్తి బ్రహ్మచోదనాది బ్రహ్మ చోదనౌ స్వస్తి యజమానస్ విభాన్ విభాన్ గచ్చతం గచ్చతం వద్ర వద్రో మే మేషీ అసిత్రస్వస్వ భువస్పతే పతే విశ్వాని విశ్వాన్యభి అభిధామాని కామాని మా పరిపరిణ పరిపరిణ పరిపంచినా పరిపరిణితి పరి పరిణా పరిపంచినోవృతా పరిపంచినైతి పరి పంచినా వృతా అఘాయవా అఘాయవో విదన్ అఘయవైత్యవాహ విదన్ శేన శేన భూవత్వా భూవత్వాపరా పరాపత అతయమానస్ గృహాన్ గృహాన్ గచ్చ గచ్చతే రన్నౌ నౌ సర్గస్కృతం సర్గస్కృతమితి సర్గస్కృతం నమో మిత్రస్ మిత్రస్ వరుణస్ వరుణస్ చక్షసే చక్షసే మహ మహో దేవాయ దేవాయ తదృతం ఋతాం సపర్యత సపర్యతేతి సపర్యత దూరే దిశే దేవజాతాయ దూరే దిశైతి దూరే దిశే దేవజాతాయేతవే దేవజాతాయేతి దేవ జాతాయ కేతవే దివ దివస్పుత్రాయ పుత్రాయ సూర్యాయ సాంసతేషాంసత వరుణస్ోత్కంభనం ఉత్కంభనమసి అతిస్కంభసజ్జాని స్కంభసజ్జాని స్థ స్కంభసజ్జాని ఇది స్కంభ సజ్జాని ఖరితసదాని ఋతసదన్యతసదానం ఋతసదనీత సదాని ఋతసదానమృతసదానీ ఋతసదానమిత్యేత సదానం ఋతసదానీమాసీత ఋతసదానీమిత్యేత సదానీ ఆసీత సీతేతి సీతా జాతే తే ధామాని ధామాని అభిషా అభిషా యజంతి యజంతి తాతే తే విశ్వా విశ్వా పరిభూ పరిభూరస్తు పరిభూరితి పరి భూ అస్తు యజ్ఞం యజ్ఞమితి యజ్ఞం త్రయస్పాన ప్రతరణ త్రయస్పానమితి యజ స్పానా ప్రతరణ సువీరా ప్రతరణి ప్రతరణ సువీరో వీర సువీరీరు వీరా అవీర ప్రా అవీరేత్యవీర సరా సోమ సోమదుర్యాన్ దుర్యానికి దుర్యాన్ ఓ అగ్నే తను తనురసి అసి విష్ణవే విష్ణవే సోమస్యాతీతే అతీతేరాదిక్షం ఆదిక్షేనాయ సేనాయ సోమభృతే సోమభృతేర్గ్నే సోమభృతీ సోమభృతే అగ్నేరాయస్కోషదే రాజస్కోషదే విష్ణవే రాజస్కోషదీ రాజస్కోష దే విష్ణవే పాగ్నే అగ్నేర్జనిత్రం జనిత్రమసి అసి వృషణౌ వృషణౌ స్థ సీ ఉర్వశ్యాయు ఆయుఃపూరవా అసి అసి గాయత్రేణ ఛందసా ఛందసా మంథాని మంథాని త్రేయక్రోధేన త్రేక్రోధేన జాగరేణ త్రేస్తోభేనేతి త్రేస్తోభేన జాగరేణ ఛందసా ఛందసా మంథాని మంథానీతి మంథాని భవతన్న సమానసౌ సమానసౌ సకేతసౌ సమానసాయి సమానసౌ సకేతస అరేపసౌ సకేతసాయి సేతసౌ అరేపసాహిత్యరేపసౌ మాయజ్ఞం యజ్ఞాం హీం శిష్టం హీం శిష్టం మాయజ్ఞపాదం యజ్ఞపాదం జాతవేదసౌ యజ్ఞపాదమిది యజ్ఞపాదం జాతవేదసౌ శివౌ జాతవేదసీ జాత వేదసౌ శివో భగవతం భవతమద్య అద్యనా నైలీన అగ్నా అగ్ని అగ్నిశ్చరతి చరతి ప్రవిష్ట ప్రవిష్టరిహీనా శ్రవిందీ ప్రష్ట ఋషీనా పుత్ర పుత్రో అభిషత్తి పావా అభిషత్తి పావేత్యాభిషత్తి పావా సనా శోన శోన శ్రియజా శ్రియజాయజ శ్రియజేతి సుయజాహ ఇక దేవేభ్య దేవేభ్యో హవ్యం హవ్యాంశనం పదమప్రాయన్ అప్రాయన్ స్వాహా అప్రాయన్ ప్రాక్షన్ స్వాహేతి స్వాహా ఆపతలే స్వా ఆపతలైత్యాపతలే స్వాహ్నామి గృహామి పరీపతలే పరీపతలే తనుమత్రే పరీపతయతి పరీపతలే తనుమత్రే తాత్పరాయ తనుమత్రి తను నత్రే తాత్పరాయ షట్మన్ షట్మన్నోజిష్టాయ ఓజిష్టాయాదిష్టం అనాదిష్టమసి అస్యనాదిష్టం అనాదిష్టం దేవానామోజా అనభిషత్తిభిషత్తిభిషత్తిభిషత్తిభిషత్తి అనభిషత్తేంద్రమంజసేంద్రమి సత్యేంద్రం అనంజసా సత్యం సత్యముప ఉపయేషం ఏషా సువిషే సువిషే మాఘా అగ్నే అగ్నేరతపాతపాత తపస్పతిరాంసురాంసు తపస్పతి తపతి ఆంసురాంసు ఆంసురాంసరిత్యాంసు ఆహంసు తే దేవా దేవ సోమా స్వస్తి దేవా దేవ సోమ ఉదృచమీయా ఉదృతమిషేభగాయ భగాయ ఘతం ఘతమేతమాదిభ్యా ఋతవాదిభ్యో నమవాదిభ్యైత్రేవాదిభ్యా దివే దివే నమ పృథివీ పృథివీయా యాదే అగ్నే అగ్నేయశయా అయశయా ధనో అయశయేత్యయా అనోర్వరిష్ట వరిషిష్టా గ్రేష్ట ఉగ్రం వచో అప అపాధీషం దేశం వచా పశో అప అపాధీ అవధీ స్వాహా స్వాహశ్రయా రజశ్రయా హరీశయా రజశ్రయేతి రజ శయా హరిశయేతి హరి శయా సప్తాయనీ మే సప్తాయనీతి సప్త అయనీ మేచి అసి విత్తాయనీ విత్తాయనీ మే విత్తాయనీతి విత్త అయనీ మేచి అవతారమవతామవత అవతా మానాచితం నాచితం విదే విదేరే ఇంద్రియం విధీయంతేన తేన పాదే ఆదే రథే ద్వితీయ్యాను కల్పస్వ సుంభస్వేతిభస్వ ఇంద్రఘోషస్వాదోభి పశోభిపురస్తాదే పశోభిరుద్రైపశ్చాద్ పశ్చామనోజవాజవాజవాజవాజవాజవాజవాజవాజవాజవాజవాజవాజవాజవాజవాజవాజవాజవాజవాజవాజవాజవాజవాజవాజవాజవాజవాజవాజవాజవాజవాజవాజవాజవాజవాజవాజవాజవాజవాజవాజవాజవాజవాజవాజవాజవాజవాజవాజవాజవాజవాజవాజవాజవాజవాజవాజవాజవాజవాజవాజవాజవాజవాజవాజవాజవాజవాజవాజవాజవాజవాజవాజవాజవాజవాజవాజవాజవాజవాజవాజవాజవాజవాజవాజవాజవాజవాజవాజవాజవాజవాజవాజవాజవాజవాజవాజవాజవాజవాజవాజవాజవాజవాజవాజవాజవాజవాజవా దక్షిణత దక్షిణతో విశ్వకర్మా విశ్వకర్మాదిత్యై విశ్వకర్ణే విశ్వకర్మా ఆదిత్యైరుత్తరత ఉత్తరత పాతు పాత్రియం ఇదమహం అహం తప్తం తప్తం వాహిర్దా బహిర్దాయుర్దేది బహిర్దాని నిశ్రేయాణి సజాని శ్రీయంసి శీఘ్రస్యాసి అసి స్వాహా స్వాహారిత్యవనీ ఆదిత్యవని బ్రహ్మవనీ ఆదిత్యవనిరిత్యాదిత్య వనీ బ్రహ్మవని క్షత్రవనీ బ్రహ్మవనేది బ్రహ్మ పనీ క్షత్రవని స్వప్రజావనీ క్షత్రవనేది క్షత్ర వనీ స్వప్రజావనీ రాజస్కోషవనీ సుప్రజావనిరి సుప్రజావనీ రాజస్కోషవని రావాహ రాజస్కోషవనిరి రాజస్కోషవనీ ఆవాహ అహదేవాన్ దేవాజమానాయ యజమానాయ స్వాహా స్వాహా భూతేభ్య భూతేభ్యువ ధ్రువోసి అసి పృథివీం పృథివీం ్రువక్షి ధ్రువక్షిదంతరిక్షం ధ్రువక్షి అంతరిక్షమచ్యుతక్షి అచ్యుతక్షి దివం అచ్యుతక్షిచ్యుతక్షి దివం బ్రేంహా బ్రేంహాగ్నే అగ్నేస్మా స్మాది అస్నే అగ్నే పురీషం పురీషమసి అసీత్యసి యుంజతే మనః మన ఉత ఉత యుంజతే యుంజతే ధియా ధియో విప్రా విప్రస్ విప్రస్ విహత విహతో విపశ్చిత విపశ్చిత తదే వజునాది వజునా విదేకా వజున విదితే వజున విదేవీదేవీదేవీతు సవితు పరిస్థుతి పరిస్థుతి పరిస్థుతి ఇదం విష్ణో విష్ణుర్వి విచక్రమే చక్రమే త్రేధా దేవాధే తథే పదం పదమితి పదం సమోల్ఢమస్ సమోల్ఢమితి సమ్ ఓల్ఢం పశ్చాగ్నిసురే పాగ్నిసురే స్వాహా స్వాహేతి స్వాహా ఇరావతిమతీ ఇరావతిరావతీ ధేనుమతి ధేనుమతి ధేనుమతి భూతం భూతాం సూయవసీ సూయవసీ మనవే పిజవసీవసీ మనమే దశస్యేతి దశస్యస్కర్ఘా అస్కర్ఘా రోదసీ రోదసీ విష్ణో రోదసీ రోదసీ విష్ణయేతే విష్ణో ఇది విష్ణో ఏతే దాధక్ష ఏతేతే దాధక్ష పృథివీ పృథివీమభి అభిలో మయూకై మయూకై స్వాహా స్వాహేతి స్వాహా దేవశ్రుతౌ దేవేషు దేవశ్రుతృతౌ దేవే స్వాభోషతం ఆభోషతం భోషతం ప్రాచీ ప్రాచీయ ప్రాచీ ప్రేరం ఇదమద్ధరం అధ్వరం కల్పయంతి కల్పయంతి ఊర్ధ్వం కల్పయంతి కల్పయంతి ఊర్ధ్వం యజ్ఞం యజ్ఞం నయతం నయతం మాజిక్వరతం నిక్వరతగ్రస్వం సంఘోష్ఠం గోష్ఠమావదతం ఆవదతిగోస్తం ఆవదతం వదతం దేవీ దేవీ దుర్గే దేవీ దేవీ దుర్గే ఆయుః దుర్గే ఇది దుర్గే ఆయుర్మా మాభిః నిర్వాహిష్టం మాలిష్టం ప్రజా ప్రజామి ప్రజా మానిః నిర్వాహిష్టం ఆదిష్టమత్ర అత్ర రమేషాం వస్త్రం వస్త్రం పృథివ్యా పృథివ్యా విష్ణోర్ముఖం వీర్యాది వీర్యాణి ప్రవోచం వోజయ్య పార్థివాణి పార్థివాణి మమే మమే రజాగ్నేసి మమ ఇది మమే తజాగ్నేసి తిరజాగ్నేసి యోస్కర్భాయే అస్కర్భాయరం ఉత్తరాం తదస్థం ఉత్తరమిరం తదస్థం విచక్రమాణ తదస్థమిది తదస్థం విచక్రమాణ శ్రేషా విచక్రమాణి చక్రమాణ రేషోరుగాయ ఉరుగాయో విష్ణాలే ఉరుగాయోరుగాయ విష్ణాలే స్వాత దివోరా మా విష్ణో విష్ణముత విష్ణో ఇది విష్ణో ఉదరా మా పృథివ్యా పృథివ్యా మహోరా మా విష్ణో విష్ణవరో విష్ణో ఇది విష్ణో ఉరోరంతరిక్షాంతరిక్షాంతరిక్షాహస్తూనా వసూనా ఋణస్వా ఋణస్వాప్రా ఆప్రాక్ష దక్షిణా దక్షిణాదోత ఓత ఉద సంవ్యాత్ సంవ్యాద్విష్ణవే విష్ణవే స్వా ప్రకృతి తద్విష్ణో విష్ణుస్తవదే స్తవదే వీర్యేణ వీర్యేణ మృగ మృగోనా భీమ భీమ కూచర కుచరో గీరిష్టాష్టాష్టాశో పురుషు త్రిషు త్రిషు విక్రమాణేషు విక్రమాణేష్వధిక్షియంతి విక్రమాణేష్ క్రమాణేషు అధిక్షియంతి భువనాని అధిక్షియంతి క్షియంతి భువనాని విశ్వా విశ్వేతి విశ్వా విష్ణోరరాతం సరాతమతి అతిష్ణత్రే స్నత్రే విష్ణః స్నత్రే స్నత్రే సస్యో స్యోర్ధ్రువ ధ్రువో వైష్ణవం వైష్ణవమసి అసి విష్ణవే విష్ణవే త్వా తేజి ఆదరే రజేనాయీ నాయసి అశీలం ఇదమహం అహాక్షీవా గ్రీవా అవి అవి చింతామి చింతామి గృహన్ గృహన్నాసి అసి గృహద్రావా ఇంద్రాయ ఇంద్రాయ వాచం వాచం మద అదక్షోహనం రక్షోహనం వలయహనం పక్షోహనమితి రక్షహనం వలయహనం వైష్ణవీయం వలయహనమితి వలయహనం వైష్ణవీమిదం ఇదమహం అహంతరం తం వలగం వలగముతే ఉద్వపామి పపామియం యన్నాహ మోనిష్యాహ నిత్యోయం యమమాత్యాహ అమాత్యో నిచఖాన నిచఖాన సమాన నిచఖానేతీని చఖాన సమానోసయమాన అసయమాన సబంధు సబంధురసయబంధు సబంధురేష బంధు అసయబంధుస్స జాత అసయబంధురిత్యస బంధు సజాతోస జాత సజాతీష జాత ృత్యాంగీరాని చిరాని స్వరాడి స్వరాడి స్వరాడి స్వరాడి అవత్న సవత్న పత్రడాడి ప్రవత్నేతి సవత్న పత్రడాడిమాతి పత్రడాడి అభిమాతి రాజనరాట్ అభిమాతిమాతి రక్షోహా సర్వరాక్షోహనోమిత్రోహణోమిత్రక్షోహనైతి రక్ష ప్రోక్షాణి వృక్షాణి వైష్ణవాణి వైష్ణవానవనయామి నయామ్యవ అవతృణామి తృణామి వైష్ణవాణి వైష్ణవాన్ రక్షోహణౌ వలగహనౌ రక్షోహణాయితి రక్షనౌ వలగహనా వలగహనాయితి వలగ అనౌ ఉపదధామి దామి వైష్ణవీ వైష్ణవీ పరి వైష్ణవీ వైష్ణవీ పరిహామి ఊహామి వైష్ణవీ వైష్ణవీ వైష్ణవం వైష్ణవీ వైష్ణవీ వైష్ణవీ అసి వైష్ణవా వైష్ణవాస్థాష్టా యవోసి అసి యవయాస్మత్ అస్మద్వేషా దేశో యవయాదీ అనాదీయద్వే దివేంతరిక్షాయ పృథివీ ఉద్భిమం దివగ్రస్తానా ప్రభానాంతరిక్షం ఆంతరిక్షం అంతరిక్షం ప్రణాదేమస్వేమస్వృతీయాూతానృతమీనోతు మినోతు మిత్రవరుణౌ మిత్రవరుణో ధృవేణ్రహ్మణ్రహ్మవని బ్రహ్మవని బ్రహ్మవనీ బ్రహ్మవని క్షత్రవని క్షత్రవనీ రాజస్కోషవని క్షత్రవనీ క్షత్రవని రాజస్కోషవని పరి రాజస్కోషవనీ రాజస్కోషవని పరిహామి ఊహామి బ్రహ్మ బ్రహ్మదేం క్షత్రం క్షత్రాయో ఆయు ప్రజా ప్రజాంద్రేం ప్రజామితి ప్రజాధ్రువా ధ్రువాసి అసి ధ్రువ ధ్రువోస్కిన్ అస్మిన్యజమాన యజమాన ఆయతనే ఆయతనే భూయాత్ ఆయతమే భూయాభ్యుతేన ఘతేన ద్యావాృథివీ ద్యావాృథివీ పూర్ణ్యేషావాృథివీ ద్యావాృథివీ పూర్ణ్యేషాంద్రస్ ఇంద్రస్ క్షది క్షదిరాజి అది విశ్వజనస్ ఛాయా విశ్వజనస్తేతి విశ్వజనస్ ఛాయేతి ఛాయా ఉపయుర్వణ నిర్వణో గిరా గిర ఇమా ఇమాంతో విశ్వతా విశ్వతీ విశ్వతా వృద్ధాయమో వృద్ధాయుమితి వృద్ధ ఆహాయం అనవృద్ధాయ వృద్ధాయో దృష్టాయ దృష్టాయ ఇంద్రస్యో సోర్ధ్రువ ధ్రువ ఐంద్రం ఐంద్రం వైష్దేవం వైష్దేవమసి వైష్దేవమి వైష్దేవం అసీత్యసి విభూరి భూ అహి ప్రవాహన ప్రవాహనో బీ ప్రవాహరీత్రహణ హ్యవాహన హంజవాహన స్వాత్ర హంజవాహన స్వాత్ర ప్రజేత విశ్వేదా విశ్వేదా విశ్వేదా ఋషి కవి కవిరంధారి అంధారాయ బ్రహ్మారి బ్రహ్మారిణవస్యో అవస్యోర్ధువస్వామి ధ్రువస్వాం సింధ్యో సింధ్యోన్మాద్యాలీయా మాద్యాలీయ్యోతిమా స్వ్యోతిస్సముద్ర స్వ్యోతిర్విశ్వా జ్యోతి సముద్రో విశ్వవ్యాచారాయ విశ్వవ్యాచారి విశ్వవ్యాచారేకపాదేకపాదీకపాదిత్యేక పాది అహి బుద్ధ్యా బుద్ధ్య సమ్రాట్ సమ్రాట్ కృషాను సమ్రాటి సమ్రాట్ కృషాను పరిసర్జా పరిసర్జ పవమాన పరిసర్గేషి పరి సద్యా పవమానోపృతక్వాణ పృతక్వాణమిష్ట పృతక్వే ప్రతక్వామిష్టోహమూయసూదన హవ్యసూదన సమూహ్యా హవ్యసూదన హవ్య సూదన సమూహ్యో విశ్వవేదా సమూహ్యై సమూహ్యా విశ్వవేదా ఊనాతిరిక్త విశ్వవేదా ఊనాతిరిక్త ప్రజెక్త ఊనాతిరిక్తేన అతిరిక్త ప్రతిష్టాజ్ఞేయ ప్రతిష్టేతి ప్రతిష్టా అజ్ఞేయస్తగరా సగరాస్తగరా సగరాస్థ సగరేణ సగరేణ రౌద్రేణీకేణీకేన పాత పాతమా మాగ్నయ అగ్నయృత వివృతమా మాగ్నయ అగ్నయోతమా తమో ఓస్తు అస్సు యోగీరీ అది విశ్వం విశ్వం విశ్వేషాం విశ్వమితి విశ్వం విశ్వేషాం దేవానా దేవానామితి సమితిం సోమ సోమతనుభ్యనుభ్యోద్వేషోభ్య తనుభ్యై తనుభ్యేషోభ్యోన్యేభ్య అన్యేషేష్యంతి అశివరోథం పురలోకస్వాహ స్వాహేతి స్వాహ అప్తురాజ్య రేషు స్వాహ స్వాహేతి స్వాహ అగ్నేన సుపథాయే అస్మాన్ అస్మాన్ విశ్వాని విశ్వాని దేవయునాని వయునాని విద్వాన్ విద్వాని విద్వాన్ యోధ్యస్వతే అస్మద్జూహురామం జుహురామేనా భూయిష్ఠాం భూయిష్ఠాం తే నమవృత్తి నమవృత్తి విధేమ నమవృత్తిమిది నమ వృత్తి విధేమేతి విధేమ అయన్నా నో అగ్ని అగ్నిర్వరీవ వరీవ శృణోతు శృణోత్వయం అయం మృధా మృధపురా పురయేతు ఏషు ప్రభిందన్ ప్రభిందన్ చిత్ర భిందన్ అయం వాజాన్ వాజాన్ జయతు ఏషు వాజసాతౌ వాజసాత అయం వాజసాత ఇది వాజ సాతౌ అయాం శత్రూన్ శత్రూన్ జయతు జయతు జగ్రేషా జగ్రేషాన స్వాహా స్వాహేషి స్వాహా దేవ సవిత పరితరేషతే ఏ సోమా సోమత్తం తాం రక్షస్వ రక్షస్వ మా స్వాహన్ దభన్నేతత్వం వందేవ దేవ సోమా సోమదేవ దేవో దేవాని దేవాదాయం ఇదమహం అహం మనుష్యాం మనుష్యాం సహ సహాయ రాయ కోషేణ కోషేణ స్వాహ స్వాహాని నిర్మరుణస్ పరోణస్ పాశాన్ ముచ్యే ముచ్యేగ్నే అగ్నే తపస్పతి తపతి అంతరిక్షం వాహీంసీ పృథివ్యా ఏజాహం సంభ్రాదీవ అయాంహి స్వీతిరిస్వీతిన ప్రణినాయ ప్రణినాయ మహతే ప్రణినాయేతి ప్రణినాయ మహతే సౌభాగాయ సౌభాగాయేతి సౌభాగాయ అతత్వం వందే దేవమనస్పతే వనస్పతే శతవల్లుష శతవల్లుషోగి శతవల్లుషైతి శతవల్లుష నిరోహ రోహ సహస్రవల్షా సహస్రవల్షాయీ సహస్రవల్షాయి సహస్రవల్షా వయమ్ వయా రుహేమ రుదేమే రుహేమ ఓ